కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈ వేళ. కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈ వేళ. ఆ కలల కదలి కలవూగెనులే తొలకరి బల పుల రసడోల. కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈ వేళ. ఆ కలల కదలి కలవూగెనులే తొలకరి బల పుల రసడోల. పవన కర చలిత జలద గతిలో నవ వికచ కుసుమ ముఖ ముఖర భ్రమర రుతిలో కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈ వేళ. కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈ వేళ.